నల్ల బిలాలు పుస్తకం రెండవ భాగం. కానీ బెనిల్కి సైరస్ బి కనిపించలేదు, కానీ అది నిశ్చయంగా ఉండి ఉండాలి, ఎందుకంటే అది సైరస్ ఏని ఆకర్షిస్తోంది. కనుక సైరస్ బి పూర్తిగా మండిపోయి మంటలు ఆరిపోయిన తార అయ్యుంటుంది అనుకున్నాడు బెనిల్. మండటం మానేసింది కనుక ఇక అది కనిపించదు. అది సైరస్కి చీకటి సహచరి అన్నమాట. అలాగే తారావళిని పరిశీలిస్తూ పోగా ప్రోసియాన్ అనే తారకి కూడా దాని గమనాన్ని బట్టి చూస్తే ప్రోసియాన్ బి అనే చీకటి సహచరి ఉండి ఉండాలని అర్థమయ్యింది. బెనిల్ తనకి కనిపించని రెండు తారలని కనుక్కున్నాడు. 1862లో ఆల్విన్ గ్రాహం క్లార్క్ అనే టెలిస్కోప్ నిర్మాత ఓ కొత్త రకం టెలిస్కోప్ కోసం కటకాన్ని తయారు చేస్తున్నాడు. ఆ కటకాన్ని ఎంత బాగా రుద్దాలంటే అందులోంచి తారలు స్పష్టంగా కనిపించాలి. తయారీ పూర్తయ్యాక ఆ కటకంలోంచి సైరస్ తారని చూశాడు, ఎంత బాగా కనిపిస్తుందో చూద్దామని. కానీ సైరస్ పక్కనే మరో చిన్న మినుకు మినుకు కాంతిని చూసి ఆశ్చర్యపోయాడు. తనకు తెలిసిన తార మాపన పత్రాల్లో ఎక్కడ ఆ తార ఆచూకీ లేదు. బహుశా కటకాన్ని రుద్దే తీరులో లోపం వలన అలా కనిపిస్తుందేమో అనుకున్నాడు. కానీ ఎంత రుద్దినా ఆ చిన్ని కాంతి బిందువు మాయం కావడం లేదు. ఇతర పెద్ద తారలను చూసినప్పుడు అలాంటి కాంతి బిందువు కనిపించలేదు. చివరికి సైరస్ దగ్గర కనిపించిన ఆ చిన్న కాంతి బిందువు సైరస్ చీకటి సహచరి ఉండవలసిన చోటే కనిపించింది. తన కంటికి కనిపిస్తున్నది ఆ చీకటి సహచరే అని పసిగట్టాడు ఆల్విన్. అంటే సైరస్ బి పూర్తిగా మృతతార కాదన్నమాట. అది వెలుగుతోంది, కానీ సైరస్ ఏ కాంతిలో దాని కాంతి 1/10,000వ వంతు మాత్రమే. 1859లో జాన్ మార్టిన్ షాబెర్లే అనే జర్మన్ అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త ప్రోసియాన్ తార దగ్గరలో ఓ మినుకు మినుకు అనే కాంతిని గుర్తించాడు. అది ప్రోసియాన్ బి, అది కూడా మృతతార కాదు. షాబెర్లే కాలానికి ఖగోళ శాస్త్రవేత్తలు తారల గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. కాంతిలో వివిధ తరంగ దైర్ఘ్యాలు గల తరంగాలు ఉంటాయి. ఖగోళ శాస్త్రవేత్తలు తారాకాంతిని ఈ తరంగాల సమ్మేళనంగా విశ్లేషించడం నేర్చుకున్నారు. ఆ విశ్లేషణ యొక్క ఫలితాన్నే వర్ణమాలిక అంటారు. 1893లో విల్హెల్మ్ వీన్ అనే జర్మన్ శాస్త్రవేత్త ఉష్ణోగ్రత బట్టి వస్తువు నుండి వచ్చే కాంతి యొక్క వర్ణమాలిక ఎలా మారుతుందో కనుక్కున్నాడు. ఉదాహరణకి చివరి దశలో ఉన్న తార చల్లబడి ఎర్రబారుతుందని చూపించాడు వీన్. సైరస్ బి కొన ఊపిరితో ఉన్న తార అయితే అది ఎర్రగా ఉండాలి, కానీ అది అలా లేదు. సైరస్ బికి తెల్లకాంతి ఉంది. ఈ విషయాన్ని ఇంకా శోధించడానికి సైరస్ బి యొక్క వర్ణమాలికని బాగా అధ్యయనం చేయాలి. సైరస్ బి కాంతి చాలా బలహీనంగా ఉంది, పైగా నిండుగా వెలిగే సైరస్ ఏ పక్కనే ఉంది. కనుక అంత బలహీనమైన కాంతిపుంజాన్ని విశ్లేషించి వర్ణమాలికని కనుక్కోవటం సులభం కాలేదు. అయితే 1915లో వెయిటర్ సిడ్నీ ఆడమ్స్ అనే అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త సైరస్ బి వర్ణమాలిక కనుక్కున్నాడు. సైరస్ బి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 8000 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంటుందని కనుక్కున్నాడు. మన సూర్యుడి కన్నా వేడిగా ఉంటుంది. సూర్యుడి ఉష్ణోగ్రత 6000 డిగ్రీలు మాత్రమే.